సూక్ష్మక్రిములు పుస్తకం 2వ భాగం. లీవెన్హోక్ తన చిన్ని చిన్ని కటకాలతో, సూక్ష్మదర్శినులతో పురుగులని, చర్మాన్ని, రక్తాన్ని, వెంట్రుకలని, అలా రకరకాల చిన్న చిన్న అంశాలని పరిశీలించేవాడు. 1677లో ఒకసారి ఓ కొలను నుండి ఓ నీటి బొట్టును తీసుకుని దానిని తన కటకాల కింద పెట్టి చూశాడు. ఆ నీటిలో చిన్న చిన్న అంశాలు కనిపించాయి. అవి చాలా చిన్నవి, సెంటీమీటర్లో 20వ వంతు కూడా ఉండవేమో. కానీ అవి అటు ఇటు కదులుతూ చుట్టూ ఉన్న ఏదో పదార్థాన్ని తింటున్నాయి. సూక్ష్మదర్శినిలో తప్ప చూడలేనంత చిన్నవి, కానీ అవి సజీవంగా ఉన్నాయి. లీవెన్హోక్ కంటే ముందు అసలు అంత చిన్న జీవరాశులు ఉంటాయని కూడా ఎవరూ ఊహించలేదు. సూక్ష్మదర్శినిలో తప్ప చూడలేనంత చిన్న జీవాలని ప్రస్తుతం మనం సూక్ష్మక్రిములు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. ఈ సూక్ష్మక్రిములను చూసిన మొదటి వ్యక్తి లీవెన్హోక్. సూక్ష్మక్రిములు సాధారణంగా ఏకకణ జీవులు. కణం అంటే ఒక సన్నని పొరలో మూటగట్టిన కొంచెం జీవ పదార్థం అన్నమాట. మనిషిలో అలాంటి కణాలు కోటాను కోట్లు ఉంటాయి. లీవెన్హోక్ మొట్టమొదట చూసిన ఆ సూక్ష్మక్రిముల జాతులు ఇంచుమించు జంతువులలాగానే ప్రవర్తించాయి. అందుకే వాటిని జంతుజాతులలాగే పరిగణించేవారు. చివరికి వాటికి ప్రోటోజువా అంటే ప్రప్రథమ జీవాలు అన్న అర్థం వచ్చే గ్రీకు పేరు పెట్టారు. ఒక్క ప్రోటోజువాని ప్రోటోజువన్ అంటారు. కానీ ఎందుచేతనో ఈ ప్రోటోజువా అన్నిటికన్నా చిన్న జీవాలు కావు అని లీవెన్హోక్కి బలంగా అనిపించింది. తన కటకాలు లేదా సూక్ష్మదర్శినులు అంతకంతకు మెరుగు అవుతున్న కొద్దీ అతనికి ఇంకా చిన్న సూక్ష్మక్రిములు కనిపించేవి. 1683లో అతనికి తన కటకాలతో చూస్తుండగా ఏవో కొత్త అతి చిన్న అంశాలు కనిపించాయి. అవి జీవం కలవి అనుకున్నాడు. అవి ఎంత చిన్నవి అంటే వట్టి చుక్కల్లాగా, చిన్న పుల్లల్లాగా కనిపించాయి. ఎంత ప్రయత్నించినా తన కటకాలు వాటిని స్పష్టంగా చూపించలేకపోయాయి. చివరికి విసిగి ప్రయత్నం మానుకున్నాడు. ఇలాంటి సూక్ష్మదర్శులను ఉపయోగించి జర్మన్ జీవశాస్త్రవేత్త ఫెర్డినాండ్ జూలియస్ కోన్ సూక్ష్మక్రిములని శ్రద్ధగా అధ్యయనం చేయసాగాడు. కేవలం ప్రోటోజీవాలను మాత్రమే కాకుండా మొక్కల వంటి లక్షణాలు గల ఏకకణ జీవులను కూడా అధ్యయనం చేయసాగాడు. ఈ కొత్త రకం కణాలు ప్రోటోజీవాలాగా కదలవు. అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చుట్టూ దట్టమైన గోడ ఉంటుంది. మొక్కలకి సంబంధించిన ఈ సూక్ష్మక్రిములకి ఆల్గే అనే లాటిన్ పేరు పెట్టారు. ఈ మాటకి అర్థం సముద్రపు నాచు. ఎందుకంటే సముద్రపు నాచు అలాంటి ఎన్నో కణాల సమూహమే. కోన్ ఆ తరువాత బ్యాక్టీరియా అధ్యయనంలో నిమగ్నుడయ్యాడు. ఇవి ప్రోటోజువా కన్నా, ఆల్గే కన్నా కూడా చాలా చిన్నవి. సగటు బ్యాక్టీరియం సెంటీమీటర్లో 200వ వంతు ఉంటుంది. అయినా ఈ కొత్త సూక్ష్మదర్శనుల సహాయంతో కోన్ వాటిని సులభంగా చూడగలిగాడు. 1860లలో బ్యాక్టీరియాల యొక్క వివిధ లక్షణాలని పరిశీలిస్తూ వచ్చాడు. వాటి ఆకృతులు, పరిమాణం, జీవన సరళి, ఆహార విహారాలు, వృద్ధి, విభజన మొదలైనవన్నీ పరిశీలించాడు. వాటిలో వివిధ జాతులని, ఉపజాతులని గుర్తించి నిశితంగా వర్గీకరించాడు. 1872లో అతడు ఈ బ్యాక్టీరియా గురించి 3 విభాగాలతో ఓ పుస్తకం రాశాడు. తక్కిన జీవశాస్త్రవేత్తలు పెద్ద జంతువులని అధ్యయనం చేసినంత వివరంగా ఈ చిన్న జీవాలని అధ్యయనం చేసిన వారిలో ఇతడు మొదటివాడు. ఆ అధ్యయనాలలో నుండి బ్యాక్టీరియాలజీ అంటే బ్యాక్టీరియాని అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట అనే ఓ కొత్త శాస్త్రం పుట్టుకొచ్చింది. లీవెన్హోక్ బ్యాక్టీరియాని కనుక్కున్న 200 ఏళ్ల తర్వాత ఈ శాస్త్రం పుట్టింది.